ఆనందం ఎదంతా శుభమస్తు కదంతా ఆవంపే అజంతా నీవోణి మజంతా మధుర మీనాక్షి అబ్జాక్షి అన్నాక్షి దివిలో దివ్యాక్షి తారాక్షి పూరాక్షి ప్రియే నా చారు శీలే పారే చారే పారే ఆనందం ఎదంతా శుభమస్తు కదంతా పెళ్ళికై పిచ్చిగా కోశాను సొరకాయలు అరే ముట్టుకో కొట్టుగా కొట్టాను టెంకాయలు ఆనందం ఎదంతా శుభమస్తు కదంతా ఆవంపే అజంతా నీవోణి మజంతా మధుర మీనాక్షి అబ్జాక్షి అన్నాక్షి దివిలో దివ్యాక్షి తారాక్షి పూరాక్షి ప్రియే నా చారు శీలే పారే చారే సాంబారే ఆనందం ఎదంతా శుభమస్తు కదంతా అరే వల్ల భారే మేలు సాటన సాటువై శ్రీనాథ సీసాలతో సంపుతా మద్యాల సీసాలు గౌర పద్యాల సీసాలు అలివేణి రసరాణి విరిబోణి కుయ్యోరే భారతి నాసతి ఆనందం ఎదంతా శుభమస్తు కదంతా ఆవంపే అజంతా నీవోణి మజంతా మధుర మీనాక్షి అబ్జాక్షి అన్నాక్షి అరే దివిలో దివ్యాక్షి తారాక్షి పూరాక్షి ప్రియే నా చారు శీలే పాలే చారే సాంబారే ఆనందం ఎదంతా శుభమస్తు కదంతా ఆవంపే అజంతా నీవోణి మజంతా.